287 హ్రీంకార పెటకమణి సం భా హ్రీంకార పెటకమణి గోహన సాధనతయా హ్రీంకార దృష్టాంతి క్రియతే తస్య మణ్యః వైదుర్య మిత్యర్థః తియథా హీరాదిమణ్యః పెటకాదౌ గోపితౌ ఓపి స్వకాంత్య బాహ్యాభ్యంతరం తస్య ప్రకాశయన్ ఇతర పేట కేభ్యః తం వ్యానతయతి తథేదమపి బీజం స్వవాచకతయా ఇతర వర్ణేభ్యః నిరతిశే మహిన్నా భేదేతితి భావః. ఓం హ్రీంకార పెటకమణయే నమః. 410 లలితా త్రిసతి భాష్యం. ఆం వి గుప్తముగా ఉంచుటకు సాధనమైనదగుట చేత హ్రీంకారము పెట్టెతో పోల్చబడినది. దేవి ఆ మంజూషికయందలిమణి అనగా వైడూర్యమణియని అర్థము. వజ్రవైడూర్యాది మణులు పేటిక మున్నగువానియందు గుసముగా దాచియుంచినను తమ ప్రభాదీపులచేత ఆ పేటిక యొక్క లోపలి భాగమును వెలుపలి భాగమును భాసురమ్మనర్చుచు మణిరహితములైన పేటికల కంటే తమకు నెలవుగా నున్న మంజుష్కను భిన్నముగా ప్రకాశింపజేయుచుండును. ఆ రీతిగనే పరమేశ్వరి యశమాన ప్రభాభాసురే స్వవాచకమైన హ్రీంకారమును మహిమోపేతమనర్చి మిగిలిన యక్షరముల నుండి వేగుజేసి ప్రకాశింపజేయుచుండును. హ్రీంకార వాసినేన మహాసమాజ్ని స్వవాచకమైన హ్రీంబీజమును చైతన్యదీప్తము చేసి నిరతిశయ మహిమాతిశయ సంపన్న మొనర్చి భక్తులకు ఉపాసనయోగ్యముగా చేయుచున్నదని భావము.